దేవతల మాటలు విని మిత భాషిణి అయిన సుకన్య వణుకుచు ధైర్యము పూని వారితో ఇట్లు చెప్పెను. రవిపుత్రులు, సర్వజ్ఞులు, దేవప్రియులునగు మీరు ధర్మశీల కులసతి నగునట్లు మాట్లాడదగునా? సురశ్రేష్ఠులారా, నా తండ్రి నన్ను యోగనిష్ఠుడగు మునివర్యునకు దానము చేసెను. అట్టి నేను సామాన్య కులట మార్గము నెట్లననుసరింపగలను. సూర్యుడు కర్మసాక్షి, సర్వలోక చక్షువు కశ్యపసుతుడు. అతనికి కుమారులైన మీరిట్లు పలుకుట సమంజసము కాదు. ఒక కులకన్య తన ప్రాణనాథుని విడిచిపెట్టి పరపురుషునెట్లు చేరగలదు? ఈ సంసారము సారహీనము, మీరు సూక్ష్మధర్మము నిర్ణయింపగలరు. పుణ్యాత్ములారా, నేను సర్వాతి మహారాజు పుత్రికను. సుకన్యను పతిభక్తి పరాయణను మీరిక స్వేచ్ఛగా వెళ్లవచ్చు, లేనిచో మిమ్ము శపించదను అనే సుకన్య మాటలు విని అశ్విని దేవతలు ఆశ్చర్యములో మునిగిరి. చ్యవనుడు యువకుడగుట సుకన్య శ్రీదేవిని స్తుతించుట. వారు మునివలన భయమును హించి సుకన్యతో ఇట్లనిరి. ఓ రాజపుత్రి, నీ పాతివ్రత్య ధర్మమునకు ప్రసన్నులమైతిమి. నీ శుభము గోరి వరమునీయదలచితిమి కోరుకొనుము. సుశీల, మేము దేవవైద్యులము. నీ పతిని నవయువకునిగా అందగాడుగా చేయగలము. మేము మువ్వురము సమానముగా వయోరూప దేహములు కలవారనగుదుము. మాలో ఒక్క నీ పతిగా వరింపుము అను వారి మాటలు విని సుకన్య విస్మయమంది తన భర్త వద్దకు వెళ్లి అతనితో వారు పలికిన విచిత్ర వాక్కులను ఇట్లు చెప్పెను. ఓ భృగునందన, మీ ఆశ్రమ సమీపమున సూర్యపుత్రులు తేజస్వరూపులై వచ్చియున్నారు. నేను వారిని చూచితిని. వారిరువురును నా సౌందర్యము చూచి కామపరవశులైరి. నీ పతిని నవయువకునిగా చేయుదుమని మాటయిచ్చినారు. నీ ముసలిపతికి చూపు వచ్చునట్లు చేసెదము. దివ్య దృఢ శరీరుని చేసెదమని చెప్పి నీవు మేము చెప్పిన నియమమును పాటింపవలెననిరి. అది ఏమనగా, మేము నీ పతికి మాతో సమానమైన రూపము, వయస్సు, శరీరము నొసంగుదుము. అప్పుడు మా ముగ్గురిలో ఒక్కని పతిగా వరింపుము అని సాధు పుంగవా, వారి మాటలు విని ఈ అద్భుత విషయము నీకు చెప్పుటకు తమ వద్దకు వచ్చితిని. ఈ క్లిష్ట పరిస్థితిలో నేనేమి చేయవలయునో తెలియజెప్పుము. సర్వజ్ఞ దేవతల మాయ తెలియ సఖ్యము కానిది. వారి కపటము నెరుగనిదానను. కనుక నీవు చెప్పినట్లు చేసి నీ కోర్కే తీర్చెదను, ఆజ్ఞాపింపుము అని అడిగెను. అనగా చ్యవనముని ఇట్లనియే, సాధుశీల కాంత, నీవిప్పుడు శీఘ్రమే వెళ్లి నా మాటగా దేవవైద్యులగు సూర్యపుత్రులనిచ్చటకు తీసుకొనిరమ్ము. వెంటనే వారి మాట పాటింపుము. దీనికి విచారింపవలదు అని ధైర్యము చెప్పెను. పతి అనుమతి నుండి సుకన్య వారి వద్దకు వెళ్లి, ఓ యశ్విని కుమారులారా, మీరు దేవతలలో గొప్పవారు, నేను మీ నియమము పాటింపగలను అని చెప్పెను. ఆ మాటలు విని అశ్వినులు ముని సమీపమునకు వెళ్లి ఇట్లు పలికిరి. ఓ రాజకన్య, ఇప్పుడు నీ భర్త నీటిలో మునుగవలెను. అప్పుడతనికి చక్కని రూపము, యౌవనము ప్రాప్తించును అని అశ్వినులు పలుకగనే చ్యవనముని నీటిలో మునిగెను. ఆ సరస్సు నుండి ముగ్గురు దివ్య పురుషులు బయలు వెడలిరి. ఆ ముగ్గురును దివ్య దేహము కలవారు. నవ యువకులు దివ్య కుండల మండితులు, సమాన రూపాయవయవములు కలవారును. అప్పుడు వారు ముగ్గురునొకే కంఠముతో, పద్మముఖి, మాలో నీకిష్టుడైన వానినొక్కని పతిగా వరింపుము, నీకు మేలగుగాక. మాలో నీకెవని ఎందెక్కువ ప్రేమ కలదో అతనినే వరింపుము అని పలికిరి. అప్పుడు సుకన్య సమాన వయోరూపములు గల వారిని చూచి వారిలో తన భర్తను గుర్తింపలేక వ్యాకుల చిత్తయై ఇట్లు చింతించెను. ఇప్పుడేమి చేయుదును? ఎవరిని వరింపవలెనో తోచుటలేదు. నేను నా పతిని తప్ప వేరొకనిని వరింపను అని విచారించిన సుకన్య విశ్వేశ్వరి పరదేవతయగు భగవతిని ధ్యానించి ఈ విధముగా స్తుతించెను. ఓ జగన్మాత, నేను దుఃఖార్తనై నిన్ను శరణు వేడుచున్నాను. నీ పాద పద్మములకు మ్రొక్కుచున్నాను. నా పాతివ్రత్యమును నిలబెట్టుము. ఓం హ్రీంకార కమలాలయ దేవి, నీకు నమస్కారము. ఓ హరిప్రియ లక్ష్మీదేవి, వేదమాత సరస్వతి, ఈ చరాచర ప్రపంచమంతయు నీచే సృష్టింపబడినది. నీవు లోకములను రక్షింతువు, శాంతికై లోకములను సంహరించదవు. తల్లి, నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లివిగదా. అజ్ఞానులకు బుద్ధిని, సుజ్ఞానులకు ముక్తిని నీవు ప్రసాదించదవు. నీవు పరప్రకృతివి, పురుషులకు ప్రియదర్శినివి. నీవు జ్ఞానులందరకును ముక్తిని ప్రసాదింతువు, అజ్ఞానులకు దుఃఖమును కలిగింతువు, ప్రాణులకు సుఖమును కలిగించుటయే నీ పని. ఓ యమ్మా, యోగులకు సిద్ధిదాయినివి, జయదాయినివి, కీర్తిదాయినివి. నేనిప్పుడు విశ్వాసముతో నిన్ను శరణు వేడుచున్నాను. ఓ మాత, నేనిప్పుడు దుఃఖ సముద్రమున మునిగియున్నాను. దేవతల మోసమునకు గురి అయితిని. వీరిలోనెవరిని వరింపవలెనో తోచుటలేదు. నా పతి దేవుని నాకు చూపించుమమ్మా. దేవి, నీవు సర్వజ్ఞురాలవు. నా పాతివ్రత్యము నీకు తెలియును. నా పతి నెరిగింపజేయుము అని సుకన్య త్రిపుర సుందరీదేవిని ప్రస్తుతించెను. సుకన్య హృదయము చ్యవన మునిని గుర్తించునట్లు దేవి జ్ఞాన నేత్రము నొసంగెను. సమానమైన రూప యౌవనములు గల ఆ మూవురిలో తన పతి ఎవరో గుర్తింపగలిగెను. ఆ విధముగా సుకన్య తన పతిని గుర్తించగలిగి అందులకు దేవతలు సంతోషించిరి. ఆ దేవతలును దేవి అనుగ్రహముచే ప్రసన్నులైరి. సుకన్య పరమ పాతివ్రత్యమునకు ప్రసన్నులై దేవతలు వరములనిచ్చిరి. దేవతలు మునిని వీడ్కొని వెళ్ళుటకు సిద్ధముగా నుండిరి. అప్పుడు చక్కని చూపును, సుందర దేహమును, యువశక్తిని భార్యను పొంది చ్యవన మహర్షి దేవ వైద్యులకు ఇట్లు అనెను. ఓ యశ్వినులారా, మీ ఇరువురి వలన నేను మహోపకారమును పొందితిని. సౌందర్యవతియగు భార్యను పొంది కూడా నేను సుఖపడలేకపోతిని. నాకు కంటి చూపును, సౌందర్యమును, దేహదారుఢ్యమును మీరు ఇచ్చినారు. మీకు నేను ప్రత్యుపకారమును చేయదలచితిని. ప్రత్యుపకారము చేయకపోవుట మహాదోషము. ఆ కృతజ్ఞుని జన్మము వ్యర్థము. కనుక కోరికను తీర్చదలచియున్నాను. మీ మనోవాంఛ తెలియజేయుడు అనగా వారు తమలో తాము ఆలోచించుకొనిరి. మహర్షితో ఇట్లనిరి, మా తండ్రి దయ వలన మా కోరికలన్నీ తీరినవి. కాని దేవ వైద్యుల మగు మాకు సోమపానము చేయవలెనను కోరికయున్నది. పూర్వము బ్రహ్మ చేసిన యాగములో ఇంద్రుడు వైద్యుల మగుటచే దేవతలతో పాటు సోమపానము తగదని నివారించెను. కనుక ధర్మజ్ఞ, నీకు శక్తియున్నచో మాకు సోమపానము చేయు నవకాశము కలిగింపగోరుచున్నాము. ఈ పని నెరవేర్పుము. మాకు సోమపానము చేయవలెనను ఆసక్తి అత్యధికముగా నున్నది.